24-3 ఆకాశాలు. సరస్వతీదేవి ఏమీ చలించిపోలేదు. ఆమె గంభీరంగా ఇలా చెప్పసాగింది, వరానన, మూడు రకాల ఆకాశాలున్నాయి. ఒకటి చిత్తాకాశము, రెండు చిదాకాశము, మూడు మామూలు ఆకాశము. ఇదే లోకాకాశము. లోకాకాశమే శూన్య రూపమైనది, అంటే ఖాళీగా ఉండేది. చిత్తాకాశం దానికంటే శూన్యతరమైనది. చిదాకాశం దానికంటే గూడా అధికంగా శూన్యతరమైనది. నీ భర్త ఇప్పుడు ఈ చిదాకాశంలో ఉన్నాడు. ఇక్కడ సరస్వతీదేవి చెప్పిన మాటలకు కొద్దిగా వివరణ చెప్పుకోవాలి. ఆమె మూడు రకాల ఆకాశాలున్నాయన్నది. ఆకాశమంటే ఏమిటి? పదార్థాలు ఉండటానికి అవకాశం ఇచ్చేది ఆకాశం. ఆ లక్షణం మనకు లోకంలో కనిపించే ఈ లోకాకాశానికి బాగా పడుతుంది. ఈ ఆకాశం ఎక్కడ ఉంది? మొత్తం జగత్తంతా జీవి యొక్క మనస్సులోనే ఉందని ఇప్పటికీ చాలాసార్లు నిరూపణ చేసి చెప్పారు. అంటే ఈ ఆకాశం గూడా మన చిత్తంలోనే ఉంది. అంటే మన చిత్తం ఈ ఆకాశం ఉండటానికి అవకాశం ఇస్తోంది. అందుచేత పదార్థాలు ఉండటానికి అవకాశం ఇచ్చేది ఆకాశమనే నిర్వచనం ప్రకారం మన చిత్తం కూడా ఒక ఆకాశమే అవుతుంది. అందుచేత చిత్తాన్ని చిత్తాకాశము అంటారు. ఆయసర్ 32. ఇప్పుడు రెండాకాశాలు తేలాయి. ఒకటి లోకాకాశము, రెండు చిత్తాకాశము. వీటిలో లోకాకాశం వెళ్లి చిత్తాకాశంలో ఉంటుంది. కనుక లోకాకాశం కంటే చిత్తాకాశం అధికంగా సూక్ష్మమని, అధికంగా శూన్యమని చెప్పాలి. మన చిత్తం ఎక్కడ ఉంది? అది శుద్ధ చైతన్యంలోనే ఉంది. కనుక శుద్ధచైతన్యం చిత్తమనే పదార్థం ఉండటానికి అవకాశం ఇస్తోంది. కాబట్టి మన నిర్వచనం ప్రకారం చైతన్యం కూడా ఒక ఆకాశమే అవుతుంది. దాన్ని చిదాకాశం అంటారు. ఇది చిత్తాకాశాన్ని ధరిస్తోంది. కనుక దానికంటే కూడా అధిక సూక్ష్మము, అధిక శూన్యము అవుతుంది. ఈ వివరణను మనస్సులో పెట్టుకునే సరస్వతీదేవి నీ భర్త చిదాకాశంలో ఉన్నాడు అని చెప్పింది. సరస్వతీదేవి మళ్లీ తన బోధను ఇలా కొనసాగిస్తోంది. లీలా, నా భర్త ఎక్కడున్నాడు? ఏమి చేస్తున్నాడు? అని చాలా అడిగావు. అన్నిటికీ ఒకటే సమాధానం చిదాకాశం అని. నీ భర్త చిదాకాశంలో ఉన్నాడు, చిదాకాశంగా ఉన్నాడు. ఆ చిదాకాశాన్నే ఏకాగ్రంగా భావన చెయ్యి. అది నీకు కనిపిస్తుంది. నువ్వు దాంట్లోకి వెళ్ళి దాన్ని అనుభవించగలుగుతావు. లీలా, చిదాకాశమంటే ఏమిటని అడుగుతావేమో. విను,